పడగూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జావిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జావిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. నొదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి, వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి. నా ఇంటి గడపకి వింటి మెరుపుల తోరణమే కట్టాలి, కొంటె కలలతో జండ చిలకకి స్వాగతమే చెప్పాలి. ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది, ఏ పని తోచక ఇక మగ పెడుతుంది. గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జావిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. మమతల భావ కవితలి శుభలేఖలు కావాలి, బ్రహ్మ కలిపిన జన్మముడులకు సుమూర్తం రావాలి. మా ఏడు గడుగుల జోడు నడకలు ఊరంతా చూడాలి, వేలు విధువని తోడు ఇమ్మని అక్షింతలు వేయాలి. ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఎదురు చూసే ఆశల రాజ్యంలో రాణిని తీసుకువచ్చే కళకళ కనబడగా, గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జావిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది.